హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే అనురాగం పండెనులే. సొగసును నిల్చిన సుగుణముతో నా మనసును నిలువు నదోచితివే. నా హృదయపు కోవెలలో నిలయం నీ హృదయం నా ప్రేమకు ఆలయమైనదిలే. లక్ష్మీ సరస్వతి నీవేలే నా బ్రతుకున కాపురముందులే, బ్రతుకున కాపురముందులే నా హృదయపు కోవెలలో. మన వాకిలి కళ కళలాడునులే నా హృదయపు కోవెలలో నా బంగారు లోగిలిలో ఆనందం నిండెనులే అనురాగం పండెనులే. నా హృదయపు కోవెలలో